విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 4వ భాగం. మొక్క కొంచెం పెద్దయిన తరువాత దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది. వేళ్ళు, కాండం, ఆకులు ఉన్నంత వరకు ప్రతి మొక్క పెరుగుతూనే ఉంటుంది. ఈ మూడింటి సహాయంతో మొక్క తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది. మొక్క వేళ్ళ ద్వారా నీటిని పీల్చుకుంటుంది. ఈ నీటిలో ఎన్నో పోషక పదార్థాలు కూడా ఉంటాయి. వేళ్ళ నుంచి తీసుకున్న నీరు కాండం ద్వారా ఆకుల దాకా చేరుతుంది. ఆకులు గాలి నుంచి బొగ్గు పులుసు వాయువు తీసుకుని సూర్యుని కాంతి నీటి సహాయంతో తన ఆహారం తయారు చేసుకుంటుంది. ఈ ఆహారాన్ని ఒక్కొక్క మొక్క ఒక్కొక్క భాగంలో నిల్వ చేస్తుంది. ఈ క్రమంలో మొక్క పెరుగుతూ ఉంటుంది. మొక్కల కాండంలోంచి నీళ్లు పైకి వెళ్ళటం చూడాలని మీకుందా? అయితే పాలకూర మొక్కలను 2 నుంచి 3 సెంటీమీటర్ల నీళ్లు ఉన్న పాత్రలో ఉంచండి. నీటిలో ఒక చుక్క సిరా కలపండి. కొంచెం సేపటికి సిరా కలిపిన నీళ్లు కాండం ద్వారా ఆకులలోకి చేరటం కనబడుతుంది. నువ్వు కావాలనుకుంటే ఈ పద్ధతిలో తెల్ల పూలకు రంగు వేయవచ్చు. మొక్క పెద్దయిన తరువాత దానిలో విత్తనాలు ఏర్పడతాయి. ఈ విత్తనాల నుంచి కొత్త మొక్కలు వస్తాయి. గాలి, సూర్యకాంతి, నీటి సహాయంతో మొక్కలు ఆహారం తయారు చేస్తాయి. ఇది చాలా సంతోషించదగిన విషయం. మొక్కలే లేకపోతే మనుషులు, జంతువులు ఆకలితో చనిపోతారు. ఎందుకంటే మనుషులు, జంతువులకు తమ ఆహారం మొక్కల నుంచి వస్తుంది, లేదా మొక్కలను తినే జంతువుల నుంచి వస్తుంది. మనుషులు కోడిని తింటారు, కోడి పురుగుల్ని తింటుంది, పురుగులు మొక్కల్ని తింటాయి, పిల్లులు పెద్ద చేపల్ని తింటాయి, పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటాయి, చిన్న చేపలు నీటిలోని మొక్కలను తింటాయి. మనుషులు, జంతువులు మొక్కలలోని వేరువేరు భాగాలను ఆహారంగా తీసుకుంటారు. మనం ఆహారంగా తీసుకునే ఆకుల్ని లెక్కపెట్టండి. క్యాబేజీ, తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా మొదలైనవి. జంతువులు తినే గడ్డి, మొక్కలు, ఆకుల్ని కూడా గమనించండి. చెరుకుగడ నుంచి రసం తీసి పంచదార తయారు చేస్తారు. చిలకడ దుంప, ఆలుగడ్డ, చామగడ్డ, క్యారెట్, ముల్లంగి వంటివి తింటున్నప్పుడు మనం తింటున్నది వేళ్ళ భాగాలనే. మనుషులకు, జంతువులకు పళ్ళు, విత్తనాలు అంటే ఎంతో ఇష్టం. గోధుమ, జొన్న, వరి, మొక్కజొన్న వంటివన్నీ విత్తనాలే. మనం ఇష్టపడే పళ్ళు ఏమిటి? జామ, నారింజ, యాపిల్, అరటి, నిమ్మ వంటివి. టొమాటో అంటే వాస్తవానికి ఒక పండు అని మీకు తెలుసా? ద్రాక్ష వంటి పళ్ళు తీగలకు కాస్తాయి. మనం తినే కాలీఫ్లవర్ వాస్తవానికి పువ్వు. మొక్కలోని వివిధ భాగాలని మనం ఆహారంగా తీసుకుంటామన్నది వాస్తవం. గుడ్డులో పెరిగే కోడిపిల్లకు కావలసిన ఆహారాన్ని గుడ్డులోనే కోడి అమరుస్తుంది. దూడ గడ్డి తినడం నేర్చుకునేటంత వరకు ఆవు దానికి పాలు తాగిస్తుంది. గుడ్లని, పాలని మనం ఆహారంగా తీసుకుంటాం. గుడ్లు తయారు చేయడానికి కోడి, పాలు తయారు చేయడానికి ఆవు మొక్కలను, వాటి భాగాలను ఆహారంగా తీసుకుంటాయి.